సపత్నాన్ ప్రతి సపత్నాని పత్నాన్ ప్రత్యయాతాన్ అజాతాన్ జాతవేద జాతవేదోనుదస్వ జాతవేదీ జాత వేద నుదస్వేతేనుదస్వ అధీన బ్రూహి బ్రూహి సుమనా సుమనాహేరన్ సుమనాని సుమనా అహే లగ్గస్తవ తవ శ్యామ శ్యామశర్మన్ శివరూపే శివరూత ఉద్భౌ శివరూత ఇవరూపే ఉద్భావ సహసా జాతాన్ జాతాన్ ప్రమోద ప్రదాన నపత్నాన్ సపత్నాన్ ప్రతి సపత్నానికి సపత్నాన్ ప్రత్యజాతాన్ అజాతాన్ మృదజాతవేద జాతవేదీ జాత వేద అహీన బ్రూహి బ్రూహి సుమనస్యమాన సుమనస్యమానో వయమ్ సుమనస్యమాన ఇతీషు మనస్యమాన వయగ్గస్యామ శాపప్రా ప్రణోద నుదాన నపత్నాన్ సపత్నాని సపత్నాన్ షోళశీ స్తోమా స్తోమోజా ఓజోద్రవీణం ద్రవీణం చతుశ్చత్వారీంశ చతుశ్చత్వారీంశ స్తోమా చతుశ్చత్వారీంశ స్తోమో వచ్చా వచ్చోద్రవీణం ద్రవీణమితి ద్రవీణం అగ్నే పురీషం పురీషమసి అస్యప్సాః అప్సో నామ నామతాం తాం తా విశ్వే విశ్వే అభి అభిగృణంతు గృణంతు దేవాః దేవాః స్తోమ పృష్ఠా ఘతవతీ స్తోమ వృత్తేతి స్తోమ పృష్ఠా ఘతవతీ ఘతవతీతి ఘతవతీ ఇహరీద సీద ప్రజావత్ ప్రజావదస్మే ప్రజావదితి ప్రజావత్ అస్మే ద్రవీణ అస్మే ఇత్యస్మే ద్రవిణాయజస్వ ఆయజస్వ యజస్వేతి యజస్వ ఏ ఛందాః ఛందో వరీవ వరీవ శంభో శంభో పరిభూ శంభోరితి శంభో పరిభూరాచ్ఛతి పరిభూరితి పరిభూ ఆచ్ఛన్మనాః ఆచ్ఛదిత్యా ఛద్ మనోవ్యజాః యజస్సింధుః సింధుస్సముద్రః సముద్రస్తరిరం శరీరం కపుబ్ కపుత్రీ కపుబ్ త్రికపు కావ్యం త్రికపుతి కపుబ్ కావ్యమంగుపం అంగుపమక్షరావంతి అక్షరావంతి పదవంతి అక్షరావంతిరిత్యక్షరవంతి పదవంతిర్విష్టారవంతి పదవంతిరి పదవంతి విష్టారవంతి క్షుర విస్తారవంతిరి విస్తార పంక్తి క్షురోభ్రజా వ్రజ ఆచ్ఛతి ఆచ్ఛత్ ఆచ్ఛరిత్రాచరి తయ్యే ప్రచ్చరి ప్రాచరి సయ్యద్వియతే సయ్యదితి సంయతే వియద్బృహతే వియజితి వియత్ బృహద్రాతంతరం రథమంతరం నికాయ రథంతరమితి రథం తరం నికాయో వివధ నికాయమితి నికాయ వివధో విరాహ వివధరితి విపద విరోభ్రజా ్రజస్తుభస్తువేవాహస్తువిత్యనుభోవరీవ వరీవో వయో వయస్కృ వయకృద్విష్పద్నా వయకృది వయ కృద్ విష్పద్దా విశాలం విస్పర్ధా ఇది విస్పర్ధా విశాలం శని విశాలమితి విశాలం శరిర్దోరోహణం దోరోహణం తంద్రం దోరోహణమితి రోహణం తంద్రం తాంకం అంకాంకం ఛంద అంకాంకమిత్యంక అంకం ఛంద ఇది ఛంద తస్మినా సత్యాయ ప్రత్యాయ సత్యం సత్యం ఇన్వ ప్రేతీనా ప్రేతీనా ధర్మాణ ప్రేతినేతి ప్రీతినా ధర్మాణా ధర్మం ధర్మమన్విత్యా అన్విత్యా దివా అన్విత్యేత్యను విత్యా దివా దివం దివాహం సంధినా సంధినాంతరిక్షేణ సంధినేతి సంధినా అంతరిక్షేణాంతరిక్షం అంతరిక్షం ప్రతిధినా ప్రతిధినా పృథివ్యా ప్రతిధినేతి ప్రతిధినా పృథివ్యా పృథివీ పృథివీం విష్టంభేన విష్టంభేన వృష్ట్యా వృష్ట్యా వృష్టిం వృష్టిం ప్రవయా ప్రవయాన్నా ప్రవయేతి ప్రవయా అన్నాహా అహరనుయా అనుయారాత్ర్యా అనుయేత్యనుయా రాత్ర్యారాత్రీ రాత్రీ ముషిజా ఉషిజా వసుభ్య వసుభ్యో వసూన్ వసుభ్యై వసుభ్య వసూన్ ప్రకేతేన ప్రకేతేనాదిత్యేభ్యకేతేనేతి ప్రకేతేన ఆదిత్యేభ్య ఆదిత్యాన్ ఆదిత్యాగస్తంతో నా సంతో నారాయ రాయస్కోషేణ కోషేణ రాయ రాయస్కోషం కోషాం సాం సర్పేణ సాం సర్పేణ శ్రుతాయ సాం సర్పేణేతీశం సర్పేణ శ్రుతాయ శ్రుతం శ్రుతమైన ఐనేనౌషధీ ఓషధీరోషధీ ఓషధీరుత్తమేన ఉత్తమేన తనోభిః ఉత్తమేనేత్యోతి తమేన తనోభిస్తనోః తనోర్వయోధతాః వయోధకాధీరేన వయోధకేతీయాధతాః ఆధీతేనాధీతం ఆధీతేనేత్యా ధీతేన ఆధీతమభిజితాః ఆధీతమిత్యా ధీతం అభిజితాతేజస అభిజితేత్యభిజిత తేజస తేజ తేజో జిన్వ జిన్వ ప్రతిపద ప్రతిపదసి ప్రతిపదితి ప్రతిపద్ అతి ప్రతిపదే ప్రతిపదే ప్రతిపదితి ప్రతిపదే అనుపదే అనుపదనుపదే అనుపదిత్యనుపదే అనుపదే సంపదే అనుపదిత్యనుపదే సంపత్ సంపదే సంపదితి సంపదే సంపదే తేజ సంపదితి సంపదే తేజస్తేజసే తేజసే త్రివృతే త్రివృతే త్రివృతి త్రివృతే త్రివృతే ప్రవృత్ త్రివృతీ త్రివృతే ప్రవృత్ ప్రవృతే ప్రవృతి ప్రవృతే ప్రవృతే వివృత్ ప్రవృతీ ప్రవృతే వివృద్వివృతే వివృతి వృతే వివృతే సవృత్ వివృతీ వృతే సవృత్ సవృతే సవృతి స వృతే సవృత ఆక్రమ సవృతీ స వృతే ఆక్రమ ఆక్రమాయ ఆక్రమ ఆక్రమాయ సంక్రమ ఆక్రమాయేత్యాక్రమాయ సంక్రమ సంక్రమాయ సంక్రమితి సంక్రమ సంక్రమాయోక్రమ సంక్రమాయేతి సంక్రమాయ ఉత్క్రమ ఉత్క్రమాయ ఉత్క్రమిత్యోదే క్రమ ఉత్క్రమాయోక్రాంతి ఉత్క్రమాయేత్యోదే క్రమాయ ఉత్క్రాహంతిరుత్క్రాహంతి ఉత్క్రాహంతిరిక్షుత్ క్రాహంతి ఉత్క్రాహంతి ఉత్క్రాహంత్యాయుక్షుత్ క్రాహంతి స్వాధీపతినా అధీపతినోర్జా అధీపతినేత్యధిపతినా ఊర్జోర్జం ఊర్జం వేషశ్రీ వేషశ్రీ క్షత్రాయ వేషశ్రీరివేష శ్రీ క్షత్రాయ క్షత్రం క్షత్రం జిన్వా జింద్రేజీ జిన్వా రాజ్ఞాసీ అతి ప్రాచీ ప్రాచీకే దిగ్వసర్వ వసర్వస్తే తే దేవాధీపతయ అధీపతయోగ్ని అధీపతయనిత్యది పరయ అగ్నిహేదీనా ఏదీనా ప్రతిధత్తా త్రివృత్ ప్రతిధత్తేతి ప్రతి ధర్తా త్రివృత్వాతి త్రివృతే వా స్తోమా స్తోమ పృథివ్యా పృథివ్యాగ్రాయతు శ్రయస్వాజ్యం ఆజ్యముఖం దుఃఖమంజసాయీ అంజసాయీ సభ్నాతు సభ్నాతు రథంతరం రథంతరాంతామ రథంతరమితి రథం తరం సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అంతరిక్షే ప్రతిష్ఠిత్యాచి ప్రతిష్ఠిత్యై అంతరిక్షాయ స్వా ప్రథమజా ప్రథమజా దేవేషు ప్రథమజా ఇది ప్రథమ జా దేవేషు దివ దివో మాత్రయా మాత్రయా వరిమ్నా వరిమ్నా ప్రసంతు ప్రసంతు విధత్త విధత్త విధత్తే విధత్త చాయం అయమధీపతి అధీపతిశ అధీపతిరిచ్చతి పది చతే తే సర్వే సర్వే సంవిధానా నాకస్ పృష్ఠే పృష్ఠే స్వర్గే స్వర్గే లోకే స్వర్గ ఇది స్వహే లోకే యజమానం యజమానం సాధయంతు సాధయంతు విరాట్ విరాడసి విరాడి రాట్ అసి దక్షిణా దక్షిణాదికే రిద్రుద్రా రుద్రాస్తే తే దేవా దేవా అధీపతయ అధీపతయ ఇంద్రా అధీపతయ ఇత్యధిపతయ ఇంద్రో హేతీనా హేతీనా ప్రతిధత్త ప్రతిధత్త పంచదశ ప్రతిధత్తే ప్రతిధత్త పంచదశ స్వా పంచదశ ఇది పంచదశ స్వామా స్తోమ పృథివ్యా పృథివ్యాగ్రశ్రయతు శ్రయతు ప్రవోగం ప్రవోగముఖం దుఃఖమవ్యసాయీ అవ్యసాయీస్తభ్నాతు సభ్నాతు బృహత్ బృహత్సామ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అంతరిక్షే ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అంతరిక్షే సమ్రాట్ సమ్రాడసి సమ్రాయితి సంక్రాయ అసి ప్రతీచీ ప్రతీచీటికి నిగాదిత్యా ఆదిత్యాస్తే తే దేవా దేవా అధీపతయ అధీపతయో వరుణ అధీపతయ వరుణో హేతీనా హేతీనా ప్రతిధత్త ప్రతిధత్త సప్తదశ ప్రతిధత్తేతి ప్రతిధత్త సప్తదశ స్వా సప్తదశ ఇది సప్తదశ స్వా స్తోమా స్తోమ పృథివ్యా పృథివ్యాగ్రశ్రాయతు శ్రయతు మరుత్వదీయ మరుత్వదీయముఖం ముఖమవ్యసాయీ అవ్యసాయీ స్తభ్నాతు స్తభ్నాతు వైరూపం వైరూపాంతామ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అంతరిక్షే ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అంతరిక్షే స్వరాట్ స్వరాడసి స్వరాడితి స్వరాడ్ అస్తి ఉదీజికే దిమరుతా మరుతస్తే ఏ దేవా అధీపతయ అధీపతయ సోమా అధీపతయ సోమో హేదీనా హేదీనా ప్రతిభక్త ప్రతిభక్తైకవీంస ప్రతిభక్తేతి ప్రతిభక్తీంస స్వాకవీంసేక వీంస స్వామా సోమ పృథివ్యా పృథివ్యాగ్రయతు శ్రయతు నిష్కేవల్యం నిష్కేవల్యముఖం నిష్కేవల్యమిది కేవల్యం ముఖమవ్యాధాయి అవ్యాధాయి స్తభ్నాతు స్తభ్నాతు వైరాజం వైరాజాం సామ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అంతరిక్షే ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై అంతరిక్షేహి పత్నీ అధిపత్నసి అధిపత్నీత్యధి పత్నీ అసి బృహతి బృహతీకే దిగ్విశ్వే విశ్వే తే దేవా దేవా అధిపతయ అధీపతయో బృహస్పతి అధీపతయ బృహస్పతిర్హే దీనా హే దీనా ప్రతిధత్త ప్రతిధత్తాత్రేణ వత్రయస్త్రీంసౌ ప్రతిధత్తేతి ప్రతిధత్త తృణవత్రయస్త్రీంసౌ తృణవత్రయస్త్రీంస ఇది తృణవత్రయస్త్రీంసౌ త్వా సోమౌ సోమౌ పృథివ్యా పృథివ్యాగ్రశ్రాయతాయతాం వైశ్వదేవాగ్నిమారుతే వైశ్వదేవాగ్నిమారుతే పుత్రే వైశ్వదేవాగ్నిమారుతే ఇది వైశ్వదేవాగ్నిమారుతే ఉక్తే అవ్యధాయి ఉక్తేక్తే అవ్యధాయి సభ్రీత సభ్రీతాగ్నిసాత్పరైవతే సాత్పరైవతే సామానీ సాత్పరైవతే ఇది సాత్పరైవతే సామానీ ప్రతిష్ఠిత్యై సామానీ ఇది సామానీ ప్రతిష్ఠిత్యా అంతరిక్షే ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అంతరిక్ష ఇత్యంతరిక్షే అయం పురః పురో హరికేశః హరికేశ సూర్యరశ్మి హరికేశ ఇది హరికేశ సూర్యరశ్మిస్తస్య సూర్యరశ్మి సూర్య రశ్మి తస్యరథగృత్స రథగృత్స రథగృత్సై రథగృత్స రసోజా రసోజా రసోజాయి రస ఓజా సేనానీగ్రామణ్యో సేనానీగ్రామణ్యో పుంజికస్థలా సేనానీగ్రామణ్యా ఇది సేనానీగ్రామణ్యో పుంజికస్థలా పుంజికస్థలేతి పుంజిక స్థలా చక్రదుస్థలా క్రతుస్థలా చతుస్థలేతి క్రతుస్థలా సాప్సరసౌ అప్సరసౌ దంక్ష్ణవ పశవా పశవో హేతి హేతి పౌరుషేయ పౌరుషేయో వధ వధ ప్రహేతి ప్రహేతిభ్యా ప్రహేతి ప్ర ేభ్యో నమ నమో అస్సు అస్సు తేనా నో మళయంతు మళయంతు తేనా నోవంతు అవంతు తేయం యుష్మ యుష్మోయ యన నోద్వేష్టి వేష్టిమం తమేషాంభే దధ్మోయం అయం దక్షిణ దక్షిణ విశ్వకర్మా విశ్వకర్మా తస్య విశ్వకర్మేది విశ్వకర్మా తస్య రథస్వన రథస్వనో రథే చిత్ర రథస్వన ఇది రథస్వన రథే చిత్రో మేనక రథే చిత్రై రథే చిత్ర మేనక సహజన్యా సహజన్యా అప్సరసౌ సహజన్యేతి సహజన్యా అప్సరసౌ యాదుహానా యాదుధానాహేతి రక్షాగ్నేసి రక్షాగ్నేసి ప్రహేతిరయేతి అయం పశ్చాత్ పశ్చాద్విశ్వ్యాచాస్త్రోత్రోతమరస్రోత ప్రంలోచంతి అసమరస ఇత్యసమ రస ప్రంలోచంత్యనుంలోచంతి ప్రంలోచంతీతి ప్రంలోచంతి అనుంలోచంత్యప్సరసో అనుంలోచంతీత్యనులోచంతి అప్సరసో వ్యాఘ్రాహేతి హేతి సర్పా సర్పా ప్రహేతి ప్రహేతిరయం ప్రహేతి ప్రహేతి అయముత్తరాత్ ఉత్తరాత్ సయ్యద్వాసు సయ్యద్వాసుస్తస్య సంయతే ప్రాసు తాక్షోరిష్టనేమి అరిష్టనేమిర్విశ్వాసీ అరిష్టనేమిరిత్యరిష్టనేమి విశ్వాసీ ఘృతాసీ ఘృతాచ్చప్సరసౌ అప్సరసా ఆపాః ఆపో హేతి హేతిర్వాతాః వాత ప్రహేతి ప్రహేతిరయం ప్రహేతిరి ప్రహేతి అయముపరి ఉపర్యర్వాగ్రాసు అర్వాగ్రాసుస్తస్య అర్వాగ్రాసుర్వాగ్మాసు సేనజిత్ సేనజిత్ సుషేణాః సేనజితి సేన యుత్ సుషేణా ఉర్వశీ సుషేణితి సేనా ఉర్వశీ పూర్వశిక్తి పూర్వశిక్తిరప్సరసౌ పూర్వశిక్తిరి పూర్వశిక్తి అప్సరసా అవస్థోర్జన్ అవస్థోర్జన్ నేతి అవస్థోర్జన్ హేతిర్విద్యుత్ విద్యుత్ప్రహేతి విద్యుదితి విద్యుత్ ప్రహేతి ప్రహేతి అయమగ్ని అగ్నిసహస్రిణ సహస్రిణో వాచస్ వాచస్ సతిన సతినస్పతి పతి పతి కవి కవీరయీనా అయీనామితి రయీనా అవోజ్జగ్ని అగ్నిస్సమిధ సమిధాజనా సమిధేతి జనా ప్రతి ప్రతి ధేనుమీవ ధేనుమీవాయతీ ధేనుమివేతి ధేనుం ఈవ ఆయతీముషాసం ఆయతీమిత్యాయతి ఉషసమిత్యుషసం యక్వాయీవ ప్రా యక్వాయివేతి యక్వాః ఈవ ప్రభయాం భయాముజ్జిహానా ఉజ్జిహానా ప్రా ఉజ్జిహానాయుత్ జిహానా ప్రభానవః భానవశిశ్రతే శిశ్రతే నాకం నాకమచ్చ అచ్చేత్యచ్చ అవోచామకవయే కవయే మేధ్యాయ మేధ్యాయవచాః వచో వందారో వందారో విషవాయ విషవాయ వృష్ణే వృష్ణి వృష్ణే భవిష్యో నమసా నమసా స్తోమం స్తోమమగ్నౌ అగ్నౌ దివీవ దివీవ రుక్మం దివీవేతి దివి ఈవ రుక్మమో రువ్యంచం ఉరువ్యంచమశ్రేతి ఉరువ్యంచమిత్యోరువ్యంచం అశ్రేయిత్యశ్రేత్ జనస్య గోపాః గోపాజనిష్ట అజనిష్టజాగ్రేవి జాగ్రేవిరగ్నిః అగ్నిః సుదక్షాః సుదక్షః సువితాయ సుదక్షితి సుదక్షాః సువితాయ నవ్యాసే నవ్యాసైతి నవ్యాసే బృహస్పతి కో బృహత ఘృత ప్రాదీయీ ఘృత ప్రాదీక ఘృతాదీ విస్పృశా దివిస్పృశాద్యుమే దివిస్పృశేది స్పృశా జుమద్వీ జుమది జ్యుమత్ విభాది వాతి వరతేభ్యరతేభ్యుచీ శుచి శుచీ పామగ్నే అగ్నే అంగీరస అంగీరసో గుహా గుహాగితం హితమను అన్వరవిందన్ అవిందన్ శిశ్రియానం శిశ్రియానం వనే వనే వనే వనయితి వనే వనే సజాయసే జాయసే మత్స్యమాణ మత్స్యమానస్త సహో మహత్ మహత్వా ఆహు ఆహుస్తహరస్పుత్ర పుత్రమంగిర అంగిర ఇత్యంగిర సఖాయస్తం సంవాహ వస్తంజం సంయంతమిషం ఇషద్గస్తోమం సోమం చాగ్నయే అగ్నయ్యగ్నయే వరిషిష్ఠాయక్షితీనా క్షితీనామూర్జ ఊర్జో నత్రే నత్రే సహస్రదే సహస్రతై సహస్రతే సాం సమితే సాం సమితి సం సం యజ్ఞోవతే యువతే విషన్ విషన్నగ్నే అగ్నే విశ్వాని విశ్వాన్యర్య అర్య ఏరస్పదే పదే సం సమిధ్యసే యుజ్యసే సహ సనాహ నో వసూని పశూన్యాభర ఆభర భరేజీభర వామగ్నే అగ్నే హవిష్మంత హవిష్మంతో దేవం దేవం మంత ఆత మర్తీలతే ఈలతీలతే మన్యే జాతరేజసం జాతరేజసాంస జాతరేజసమితి జాత రేజసం స హవ్యా అవ్యావక్షీ వక్ష్యానుషగ్ ఆనుషగిత్యానుషగ్ పాంచిత్రశ్రవస్తమ చిత్రశ్రవస్తమహవంతే చిత్రశ్రవస్తమేతి చిత్రశ్రవ తమ హవంతే దిక్షు దిక్షు జంతవా జంతవ ఇతి జంతవా శోచిష్కేషం గురు ప్రియా శోచిష్కేషమితి శోచి కేషం గురు ప్రియాగ్నే గురు ప్రియేతి గురు ప్రియా అగ్నే హవ్యాయ హవ్యాయ ఓల్హరే ఓల్హరైతి ఓల్హరే ఏనావాహ ఓ అగ్ని అగ్ని నమస నమోర్జ ఊర్జో నపాతం నపాతమాహూవే ఆహూవే హువైతి హువే ప్రియం చేతిష్టం చేతిష్టమరతి అరతిగ్రస్వద్భరం సద్భరం విశ్వస్య స్వద్భరమితి అద్భరం విశ్వస్య దూతం దూతమృతం అమృతమిత్యమృతం విశ్వస్య దూతం దూతమృతం అమృతమిత్యమృతం ప్రయోజతే యోజతే అరుషా అరుషా విశ్వభోజత విశ్వభోజతా సహ విశ్వభోజలే విశ్వభోజత సదుగ్రవత్ దుగ్రవత్ స్వాహుత స్వాహుత సదుగ్రవత్ దుగ్రవత్ స్వాహుత స్వాహుతైతి ఆహుత సుబ్రహ్మా యజ్ఞ సుబ్రహ్మేతి బ్రహ్మా యజ్ఞ సుషమీ సుషమీ వసూనా సుషమీతి సుషమీ వసూనా దేవం దేవాంగాధా రాజోజనానాం జనానామితి జనానాం అగ్నే రాజస్య రాజస్య గోమాత గోమాత ఈశాన గోమాత గోమాత ఈశానస్తహస సహసో యహో యహో ద్వితీయహో అస్మే దేహి అస్మేత్యస్మే దేహి జాతవేద జాతవేదో మహి జాతవేదీ జాత వేద మహిశ్రవా శ్రవైతి శ్రవా తయీఘాన ఘానో వసూ వసుష్పరి కలిరగ్ని అగ్నిరేలేణ్యా గిరా గిరేతి గిరా రేపదస్మభ్యం అస్మభ్యం పుర్వణీక పుర్వణీకదీభి పుర్వణీకేతి పులు అనీక దీదిహీతి దీది కపోరాజన్ రాజన్ముత ఉతత్మనాగ్నే అగ్నే వస్తో వస్తోహృత ఉతోషసా ఉషసయిషసా స దిగ్మజంభ దిగ్మజంభ రక్షసా దిగ్మజంభేది దిగ్మజంభ రక్షసోద ప్రతి ప్రతీతి ప్రతి భద్రోణా నో అగ్ని అగ్నిరాహూద ఆహూతో భద్రా ఆహూత ఇూత భద్రా రాతి రాతి సోభగ సుభగభద్ర సుభగేతి సుభగ భద్రో అధ్వర అధ్వర ఇధ్వర భద్రాత ఉత ప్రశస్తయ ప్రశస్తయ ప్రశస్తయ భద్రాత ఉత ప్రశస్తయ ప్రశస్తయో భద్రం ప్రశస్తయ ప్రశస్తయ భద్రం మనా మన కృణుష్వ కృణుష్వ వృత్రతూర్యే వృత్రతూర్యైతి వృత్రతూర్యే ఏనా సమత్సు సమత్సు సాసహా సమస్వితి భవత్ సు సతహితి సలహా ఏనా సమత్సు సమత్సు సాసహా సమస్వితి సమత్ సు సాసవోవా సతహితి సతహా అవస్థిరా స్థిరాతాన్ని కన్వి భూరి భూరి సద్ధ్రతా సద్ధ్రతామితి సద్ధ్రతా పరేమా తే అభిష్ీభి అభిష్ీభిరిభిష్ీభి అగ్ని తమ్ తమ్ మన్యే మన్యేయ యో వసూ వసురస్తం అస్తయ్యం యంతి యంతి ధేనవా ధేనవైతి ధేనవా అస్తమర్వంత అర్వంత ఆశవా ఆశవోస్తం అస్తం నిత్యాస నిత్యాసో వాజిన వాజిన ఇషం ఇషగ్రస్తోతృభ్య స్తోతృభ్యాధార స్తోతృభ్యైతి స్తోతృభ్యా ఆధార భరేతీభర సో అగ్ని అగ్నిర్య యో వసూ వసుగృణే గృణే సం సంయం యమాయంతి ఆయంతి ధేనవా ఆయంతీ ధేనవైతి ధేనవా సమర్వంత అర్వందోరుద్రువా రఘుద్రువస్తం రఘుద్రువైతి రఘుద్రువా సాంశుజాతా సుజాతాసూరయా సుజాతాసీ సుజాతా సూరయం ఇషద్స్తోతృభ్యా స్తోతృభ్యాభర స్తోతృభ్యై స్తోతృభ్యా ఆభర భరేభర ఉభే సుచంద్ర ఉభేయుభే సుచంద్ర సత్పిషా సుచంద్రేతి సుచంద్ర సత్పిషో దర్వీ దర్వీ శ్రీనీషే దర్వీతి దర్వీ శ్రీనీష ఆసనీ ఆసనీత్యాసనీ ఉతో నా ఉదోయుతో నవుత్ ఉద్భోగోర్యా ఊర్యా ఉత్సేషు ఉత్సేషు సవస సవసస్పదే పదయిషం ఇషగ్రస్తోతృభ్యా స్తోతృభ్య ఆభార స్తోతృభ్యైతి స్తోతృభ్యా ఆభార భరేభర అగ్నేతం తమద్యా అద్యాస్వం అస్వన్న స్తోమై స్తోమై క్రతుం క్రతుం నభద్రం భద్రాంగ్రేస్పృశం హృదిస్పృశమితి హృది స్పృశం సిద్ధ్యామాతే తవోహై ఓహైరిత్యోహై అధాహీరగ్నే అగ్నే క్రతో క్రతోద్భద్రస్య భద్రస్య దక్షస్య దక్షస్య పాదో సాధోరితి సాధో ఋతృత బృహతో బభూథ బభూథేతి బభూథ ఏనా నో అర్కై అర్కేర్భవ భవాన నో అర్వాన్ అర్వాన్ స్వాహ స్వర్ణ జ్యోతి జ్యోతిరితి జ్యోతి అగ్నే విశ్వే విశ్వే సుమనా సుమనా అనీకై సుమనా ఇది సుమనా అనీకైరిత్యనీకై అగ్నేం హోతారం హోతారం మన్యే మన్యే దాస్వంతం దాస్వంతం వసుం పదోం సూనుం సూనుం సహసః సహసో జాతవేదసం జాతవేదసం విక్రం జాతవేదసమితి జాత వేదసం విక్రమ జాతవేదసం జాతవేదసమితి జాత వేదసం యూర్ధ్వయా ఊర్ధ్వయా స్వధ్వర స్వధ్వరో దేవ స్వధ్వరీషు అధ్వర దేవో దేవాచ్యా దేవాచ్యా కృపా కృపేతి కృపా విషస్య విభ్రాష్టిం విభ్రాష్టిమను విభ్రాష్టిమితి విభ్రాష్టిం అనువష్టి వష్టి శోచిషా శోచిషా జుహ్వానస్య కాజుహ్వానస్య సత్పిషా కాజుహ్వానస్యేత్యా జుహ్వానస్య సర్పిషయితి సర్పిషా ఏ నర్షాయ ఋషాయస్తపసా తపసా సత్రం సత్రమాయన్ ఆయన్నింధానా ఇంధానా అగ్నిం అగ్నిగస్వాహ స్వరాభరంత ఆభరంత ఇత్యా భరంత తస్మిన్నహం అహన్నీ విదదే విదదే నాగే నాగే అగ్ని అగ్నీయం యమాహు ఆహున్మనవ మనవ స్త్రీర్ణవర్ఘిషం స్త్రీర్ణవర్ఘిషమితి స్త్రీర్ణవర్ఘిషం తం పత్నీభిః పత్నీభిరను అనుగచ్చేమ గచ్చేమ దేవాః దేవాః పుత్రైః పుత్రేర్భ్రాతృభిః భ్రాతృభిరుత భ్రాతృభిరితి భ్రాతృభిః ఉతవా వాహిరణ్యైః హిరణ్యైరితి హిరణ్యైః నాగం గృభ్రాణాః గృభ్రాణాః సుకృతస్య సుకృతస్య లోకే సుకృతస్యేతి సుకృతస్య లోకే తృతీయే తృతీయే పృష్ఠే పృష్ఠే అధి అధిరోచనే రోచనే దివ దివ ఇతి దివ ఆ వాచ వాచో మధ్యం మధ్యమరుహతి అరుహద్భురణ్యుః భురణ్యురయం అయమగ్ని అగ్నిస్తత్తాది సత్తాదిశ్చేకీతాన సత్తాదిషత్పాది చేకీతాన ఇది చేకీతాన పృష్ఠే పృథివ్యా పృథివ్యా నిహీత నిహీతో దవిద్యుత నిహీత ఇది నిహీత దవిద్యుతరస్పదం అధస్పదం క్రీణుతా అధఃపదమిత్యధః పదం కృణుతాయే ప్రేతన్యవాహ కృతన్యవైతి కృతన్యవాహ అయమగ్ని అగ్నిర్వీరతామహ వీరతామోవయోధాః వీరతామైతి వీర ప్రామహ వయోధాస్తహస్రియాః వయోధా ఇది వయః గాః సహస్రియోద్యోతతాం యోతతామప్రాయిచ్ఛన్ అప్రాయిచ్ఛన్నిత్యప్ర ఇచ్ఛన్ విభ్రాజమానశరీరస్య విభ్రాజమానమితి విభ్రాజమానః శరీరస్య మధ్యే మధ్య ఉప ఉపప్ర ప్రయాహి యాభి దివ్యాని దివ్యాని ధామ ధామే ధామ సంప్రత్యాబద్ధముప సంప్రత్యాబద్ధమితి సంప్రత్యాబద్ధం ఉప సంప్రయాత సంప్రయాతాగ్నే సంప్రయాతేతి సంప్రయాత అగ్నే పథః దేవయానాృణుద్ధం దేవయానామితి దేవయానాృణుద్ధమితి కృణుధ్వం పునః శృణ్వానా పునరితి పునః శృణ్వానా వితరా వితరా యువానా యువానాన్వాతాగ్నేశీర్ అన్వాతాగ్నేశీర్యి అన్వాతాగ్నేశీరిత్యను ఆతాగ్నేశీర్ తంతో మేకం ఏతమిత్యేతం ఉద్బుద్ధ్యస్వా బుద్ధ్యస్వాగ్నే అగ్నే ప్రతి ప్రతి జాగ్రిహి జాగ్రిహి త్వం త్వమిష్టాభూర్తే ఇష్టాభూర్తే తమ్ ఇష్టాభూర్తే ఇష్టాభూర్తే తాం సృజేతాం సృజేతామయం మయం చ అస్మిన్ సదస్తే సదస్తే అధి సదస్తితి సదస్తే అద్యుత్తరస్మిన్ ఉత్తరస్మిన్ విశ్వే ఉత్తరస్మిన్ ఇత్యుత్తరస్మిన్ విశ్వే దేవా దేవా యజమాన యజమానస్త శీలత శీలతేతి శీలత ఏ నమహసి మహసి సహస్రం సహస్రయ్యేనాగ్నే అగ్నే సర్వేదసం సర్వేదసమితి సర్వేదసం తే నేమం యుమయజ్ఞం యజ్ఞం నామ నో నయ నయస్వాహ స్వద్దేవేషు దేవేషు గంతవే గంతవైతి గంతవే తపస్తపస్యాః తపస్యశైశిరౌ శైశిరౌ పరమేష్ఠీ పరమేష్ఠీ దివ పరమేష్ఠీతి పరమే స్త్రీ దివ సూర్యాః సూర్యైతి సూర్యాః ప్రోఖదస్వాః అశ్వోన నయవాసే యవాసే విష్యన్ అవిష్యన్ యదా యదా మహః మహస్సంవరణాత్ సంవరణాద్వి సంవరణాది సంవరణాత్ యస్థానాత్ హస్తాదిత్యస్థానాత్ ఆదస్య అస్యాతాః వాతో అను అను వాతి వాతి శోచిః శోచిరథ అధస్మాకే ఏ వ్రజానం వ్రజానం కృష్ణం కృష్ణమస్తి అస్తీత్యస్తి ఆయోష్ స్వా సదనే సదనే సాధయామి సాధయామ్యవాత అవాజాయాం ఛాయాగ్నేసముద్రస్ సముద్రస్ హృదయే హృదయైతి హృదయే రశ్మీవతీ అంభాస్వతీ రశ్మీవతీమితి రశ్మీపతీ భాస్వతీ మాయా ఆయాం భాసి భాస్యాపృథివీ ఆపృథివీ పృథివీమోరు ఓరు ఉర్వంతరిక్షం అంతరిక్షమిత్యంతరిక్షం దివాం సహస్రస్య సహస్రస్య ప్రమా ప్రమా ప్రతిమా రవేతి ప్రమా ప్రతిమోన్మా ప్రతిమేతి ప్రతి మా ఉన్మాసాహస్ర ఉన్మేచ్యుతేమా సాహస్రోసి అసి సహస్రాయ సహస్రాయ త్వా ప్రేతి త్వా ఓ